3.21 యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అనగా శ్రేష్ఠులైన అనగా తత్వజ్ఞానము కలిగియున్న మానవులు ఏ ఏ కర్మలు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 75. చేచుందరో ఇతరులు అనగా అజ్ఞానులు కూడా వారిని అనగా జ్ఞానులను అనుసరించుచు ఆయా కర్మలే చేయుదురు. మరియు జ్ఞానులైన శ్రేష్ఠ పురుషులు ఏ ఏ లౌకిక లేక వైదిక సంప్రదాయములను ప్రామాణికములుగా ఎంచి కర్మలు చేయుచుందురో అజ్ఞానులు కూడా తమకు తెలియకపోయినా అట్లే చేయుచుందురు. ఈ లోక సంగ్రహ కర్తవ్య కర్మలను గురించి నీకు అర్జునునకు ఏమైనా సందేహములు ఉండి ఉంటే నన్ను నీవు చూడవచ్చును కదా. అనగా నేను అనగా శ్రీకృష్ణుడు చేయు కర్మల నీవు లోక సంగ్రహార్థము చేయు కర్మలేయని భావము. 3.22 పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ కర్మణి. అనగా ఓ పార్థ, 3 లోకములందును నాకు ఎటువంటి కర్తవ్యములు అనగా చేయవలసిన కర్మలు ఏమీ లేవు. అనగా నేను ఎటువంటి కర్మలు చేయనవసరము లేదు. ఏలైనా నాకు ఎటువంటి అప్రాప్యమైన అనగా లభించినటువంటి వస్తువులను పొందవలసిన అవసరము లేదు. అయినప్పటికీ నేను లోక కళ్యాణార్థము కర్మలు ఆచరించుచునేయున్నాను. 3.23 యది హ్యహం న వర్తేయం జాతు కర్మణేతంతః మమ వర్మానువర్తనే మనుష్యాః పార్థ సర్వశః. అనగా నేను గనుక సోమరితనము లేక అసావధాన చిత్తుడనే కర్మలు చేయకుండినచో ఓ పార్థ, ఈ లోకమునందలి మనుష్యులందరూ అన్ని విధముల శ్రేష్ఠుడనైన నా మార్గమునే అనుసరించి ఉండెడివారు. అలా జరిగితే కలుగు దోషమేమనగా ఈ చెప్పెదను వినుము. 3.24 ఉత్సిదేర్మే లోకా న కుర్యాం కర్మచేదహం సంకరస్య చకర్తా శ్యామపహన్యామిమా ప్రజాః. అనగా నేను ఎటువంటి కర్మలు చేయకుండినచో లోకస్థితి కొరకు చేయబడు సర్వకర్మలు లేకుండా పోవును. అప్పుడు ఈ లోకమంతయు నశించిపోవును. అప్పుడు నేను లోకనాశము చేసిన వాడనగుదును. అందువలన అనగా ఆ విధముగా ప్రజలందరినీ నశింపజేసిన వాడనగుదును. అనగా ప్రజలందరను ఉద్ధరించవలసియున్న నేను వారినందరినీ నశింపజేసిన వాడనగుదును. ఈ విధమైనదంతయు నా వంటి ఈశ్వర స్వరూపునికి తగని పని. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 76. అలాగే నావలెనే నీవు కూడా లేక ఇతరులు కూడా కృతార్థబుద్ధి గలవారైయున్నవారు కూడా తనకు ఎటువంటి కర్తవ్య కర్మలు లేకుండినను కేవలము ఇతరులు అనగా అజ్ఞానులేందు అనుగ్రహ బుద్ధి కలవారే కర్మలు చేయుచుండవలేను. 3.25 సప్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కురియాద్ విద్వాంస్ తథా సత్స్చి కీషుర్లోక సంగ్రహం. అనగా ఈ ప్రపంచమునందు సరియగు జ్ఞానము లేనటువంటి పురుషులు ఫలముల నాశించి అనేక విధములగు కర్మలు చేయుచున్నట్లుగా ఆత్మతత్వము నెరింగిన జ్ఞానులైన పురుషులు ఫలములయందు ఎటువంటి ఆసక్తి లేకుండా లోకహితార్థమై కర్మలు చేయుచుందురు. ఈ విధముగా లోకసంగ్రహ భావము కలిగియున్న జ్ఞానులైన మహాత్ములు మరియు నా వంటి పరమాత్ములు కేవలము లోక కళ్యాణార్థమే కర్మలు చేయుచున్నారు గాని కర్తవ్యబుద్ధితోనో లేక ఫలాసక్తి కలిగియో కర్మలు చేయటలేదు. అందుచేత అటువంటి ఆత్మతత్వమును ఎరింగియున్న మహాత్ములకు నేను చెప్పు ఉపదేశమేమనగా 3.26 న బుద్ధి భేదం జనేదజ్ఞానాం కర్మసంగినాం జోషేత్ సర్వకర్మాణి విద్వానిప్తః సమాచరన్. అనగా బుద్ధియందు వికారము కలుగుటను బుద్ధిభేదమందురు. అందుచేత కర్మలయందు ఆసక్తి కలిగి వివేకములేనివారే కర్మలు చేయువారిని జ్ఞానులేనివారలు వివేకహీనులే. కర్మలు చేయవారి భేదబుద్ధియందు ఎటువంటి వికారమును కలిగించరాదు. అజ్ఞానులకు ఈ కర్మలు నేను చేయవలసి యున్నది మరియు ఆ కర్మల ఫలములను నేను అనుభవించవలేను అను నిశ్చిత బుద్ధి కలిగియుండును. జ్ఞానులైన వారులు అజ్ఞానుల యొక్క కర్మలు చేయవలేను, వాటి ఫలములను అనుభవించవలేను అను బుద్ధి యుందు వికారమును కలిగించరాదు. మరి జ్ఞానులైన వారులు ఏమి చేయవలేను? అన్నచో సమాహిత చిత్తము గల జ్ఞానులు స్వయముగా అజ్ఞానుల వలెనే ఆయా కర్మలను శాస్త్రానుకూలముగా ఆచరించుచు అజ్ఞానులైన వారులను గూఢ శాస్త్రానుకూలముగా కర్మలు ఆచరించుచుండుటకు ప్రేరేపించుచుండవలేను. అజ్ఞానియే అనగా నిత్యానిత్య వస్తు వివేకము లేక మూర్ఖుడైన మానవుడు కర్మలేందు ఏ విధముగా ఆసక్తుడైయుండును? అన్నచో అందులకు సమాధానము చెప్పుచున్నారు. 3.27 ప్రకృతేహ క్రియమాణాని గుణేహ కర్మాణి సర్వశః అహంకార విముఢాత్మా కర్తాహమితి మన్యతే. అనగా సత్వము, రజస్సు మరియు తమస్సు ఈ మూడు గుణముల యొక్క సమన్విత అనగా ఏకమయున్న రూపముగల వస్తువునే ప్రధానమనియూ లేక ప్రకృతి అనియూ అందురు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 77. ఆ ప్రకృతి రూపమైన గుణముల వలన అనగా కార్యము మరియు కరణ రూపములైన సమస్త వికారముల వలన లౌకికము మరియు శాస్త్రీయము అయిన సర్వకర్మలు సర్వ విధములుగా చేయబడుచున్నవి. కాని అహంకారము చేత జ్ఞానహీనములైన కార్యము మరియు కరణముల యొక్క సంఘాత రూపమైన దేహమునందు ఆత్మభావము కలిగియుండుటయే అహంకార మనబడును. ఆహంకారము వలన అంతఃకరణము అనేక విధములుగా భ్రాంతిని పొందుచున్నది. ఆ విధముగా దేహేంద్రియ ధర్మములను తన యొక్క ధర్మములుగా తలంచు దేహాభిమానము గల పురుషుడు అవిద్య కారణముగా ప్రకృతి చేయు కర్మలను తాను చేయుచున్నట్లుగా తలంచి ఆయా కర్మలకు నేను కర్తను అని వ్యర్థముగా అనగా భ్రాంతి చేత తలంచున్నాడు. కాని జ్ఞానియైన పురుషుడు 3.28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అనగా గుణకర్మ విభాగమును అనగా గుణవిభాగము మరియు కర్మ విభాగము త్రిగుణాత్మికమైన మాయ యొక్క కార్యరూపమైన పంచమహాభూతములు మరియు మనస్సు, బుద్ధి, అహంకారము మరియు పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు మరియు శబ్దాది పంచ విషయములు వీటన్నింటితో కూడియున్న సముదాయము యొక్క పేరే గుణవిభాగము. మరియు వీటి యొక్క పరస్పర సంబంధము వలన కలుగు చేష్టల సమూహము యొక్క పేరు కర్మవిభాగము అని శాస్త్రబోధ. వాటి యొక్క తత్వమును బాగుగా ఎరింగిన జ్ఞాని ఇంద్రియాది రూపగుణములే విషయరూపగుణముల ఎందు వ్యవహరించుచున్నవి గాని ఆత్మ వ్యవహరించుట లేదని ఎరింగి వాటి యందు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు భూమి యొక్క గుణములైన శబ్దము, స్పర్శ, రూప, రస మరియు గంధము వీటిని కార్యములందరూ బుద్ధి, అహంకారము మరియు మనస్సు, చెవి, చర్మము, నాలుక, ముక్కు మరియు వాక్కు, హస్తములు, పాదములు, ఉపస్థము మరియు బుధము ఇవన్నీయు కరణములనబడును. వీటియందు జ్ఞాని ఆసక్తుడు కాడు. ఆయా విషయములయందు భోగభావము కలిగియుండడు. కాని 3.29 ప్రకృతేర్గుణ సమ్ముఢానః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాం కృత్స్న విన్న విచాలయేత్. అనగా పురుషుడు ప్రకృతి యొక్క గుణములయందు మోహము గలవాడే, మేము ఫలాఫలము నాశించి ఈ కర్మలు చేయుచున్నాము, ఈ విధముగా గుణజనితమైన కర్మలయందు ఆసక్తుడైయుండునో ఆ విధముగా సమ్యగృష్టి లేక సత్పదార్థ సత్వరూపమును ఎరుంగనటువంటి శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 78. మరియు కర్మఫలమును మాత్రమే చూచుచు కర్మలయందు ఆసక్తికల మందబుద్ధి కలిగియున్న పురుషులను అన్ని విధముల సమ్యక్ దృష్టి కలిగి తత్వమును బాగుగా గుర్తించిన మహాత్ములు పై విధములైన అజ్ఞానులను జ్ఞానమార్గమున నడిపించుటకు ప్రయత్నము చేయరాదు. అజ్ఞానులకు బుద్ధి భేదమును కల్పించుటకు ప్రయత్నించుటయ వారిని దారి తప్పించుటగా భావించబడుచున్నది. అనగా అజ్ఞానముచే కర్మలేందు మునిగి తేలిచున్నవారికి జ్ఞానమార్గమునకు సంబంధించిన ఆత్మబోధ చేయరాదు. అలా అయితే మరి కర్మాధికారి అయ్యుండి అజ్ఞానియున్న ముముక్షువు అనగా మోక్షమును కోరువాడు కర్మలు ఎట్లు చేయవలేయును అన్నచో ఆ విషయము చెప్పుచున్నారు. 3:30 మై సర్వాణి కర్మాణి సమన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వరః. అనగా అటువంటి కర్మాధికారులు తాము చేయు కర్మలను మరియు వాటి ఫలములను కూడా సర్వాత్మస్వరూపుడను సర్వజ్ఞుడను పరమేశ్వరుడను వాసుదేవుడను అయి ఉన్న నాయందు వివేక బుద్ధితో అర్పించి నేను సర్వ విధ కర్మలను ఈశ్వరుని కొరకు సేవకుని వలె చేయుచున్నాను అని తలంచి సర్వవిధ కర్మలను మరియు వాటి ఫలములను నాయందు అర్పించవలయును. మరియు నిరాశాపురుషుడు అనగా ఎటువంటి ఆశలు లేనట్టి పురుషుడు మరియు నిర్మం అనగా యవనియందు స్వాత్మబుద్ధి పూర్తిగా నశించినదో అటువంటి వానిని నిర్మం అనగా మమత్వము అనగా నాది అను భావములేనివాడు అనబడును. నీవు కూడా ఆ విధముగా మమకారరహితుడవై యుద్ధము చేయుము అనగా చింతా సంతాపరహితుడవై యుద్ధము చేయుము. కర్మలు చేయవలేను అని చెప్పబడిన ఈ మతము అనగా అభిప్రాయము ప్రమాణ సహితముగా యదార్థము అని తలంచి